ಯೇಸು ಜಗನ ಬಲಪೆ ನಿಂದಾಲಿಲೆ మరి నీ అందానికి సలాము చేసేను పదే పదే నీ గీతానికి పల్లవి పాడేను యుగాలకైనా నాదానివై నీవే ఉంటావు అనంత కాలం నీ రూపమే వరించుకుంటాను మనసు నీదే మమత నీదే రేయి పగలు నాలో ఉన్నది నీవే సోని గులాబి పువ్వై నవ్వాలి వయసు జగన బలపే నిండాలే ఇలాగే మనము